గ్యాస్ అలవీకరణ స్థానాలు గ్యాస్ నచ్చిపోతామా కిరిపిటి అలవీకరణ స్థానాలు కిరిపిటి మీద మిలంతో సంధానకర మహానూర సాట దాసన్ నగర గ్యాస్ అలవీకరణ స్థానంలో మడదనగా ఎగులు గ్యాన్ ఎగులు పడన మిలట లబాగత్ నిసా అడుకల మిలట దీమట తవ దీనికి పెక్క వచ్చాయి సీని అడుకర తమనిమ్మ దే కోపే ఓ వెనక్ కవిలి మీల అడు అక్కల సమార ప్రదేశంలో గ్యాస్ ఇండియా తీన బాగా సమార వినంతలో గ్యాస్ అవి నుగురన బాగా తొర తొర